కీర్తనలను పాడందను భక్తితో చేరికూడండిట. శ్రీయేసు కీర్తనలను పాడందను భక్తితో చేరికూడండిట. ఆనంద గీతాలతోను ఉల్లాస వచనాలతోను కీర్తనలను పాడంగను భక్తితో చేరికూడండిట. శ్రీయేసు కీర్తనలను పాడంగను భక్తితో చేరికూడండిట. కీర్తనలను పాడండి.